జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం శ్రీరామచంద్రుని కళ్యాణ గుణాలను తెలుసుకుంటూ ఉన్నాం. వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు, ధర్మకామార్థ తత్వజ్ఞుడు రాముడు అని, ప్రతిభావంతుడు అని ఇంకా చెప్తూ ఉన్నారు. ఇలా నిభృత సంవృతాకారో గుప్తమంత్ర సహాయవాన్ అమోఘ క్రోధహర్షశ్చ త్యాగ సంయమ కాలవితూ. నిభృత సంవృతాకారః, ఆకారమును గుప్తముగా చేసుకున్నటువంటి వాడు. అలాగే గుప్తమంత్ర, రాజ్యాంగములు విషయములు అన్నీ కూడా రహస్యముగా ఉంచేటటువంటి వాడు. సహాయవాన్, సచివ సంపత్తి కలిగినటువంటి వాడు. అమోఘ క్రోధహర్షశ్చ, వ్యర్థము కానటువంటి కోపము సంతోషము కలిగినవాడు. త్యాగ సంయమ కాలవిత్, ఏమేమి ఎప్పుడెప్పుడు ఇస్తూ విడుస్తూ ఉండాలో, దానం చేస్తూ ఉండాలో, లేక వేటిని విడిచిపెడుతూ ఉండాలో తెలిసినటువంటి వాడు రాముడు అన్నాడు ఆయన. దీనికి మనం గోవిందరాజీయ స్వామి వ్యాఖ్యానాన్ని చూసి ఇంకా తెలుసుకుందాం. నిభృత వినీత, నిభృతుడు అంటే వినీతుడు, అంటే వినయము కలిగినటువంటి వాడు అని. అలాగే వేరువేరుగా చెప్తున్నాడు ఆయన. నిభృత వేరు, నిభృత సంవృతాకార అంటే వినీతుడు, సంవృతాకారుడు. సంవృతాకారుడు అంటే హృదిస్థిత కర్తవ్యార్థ వ్యంజక ఇంగిత ఆకార గోపన చతుర. తన హృదయమునందు ఏమేమి ఆలోచనలు ఉంటాయో, పనులు చేయాలి అనుకునేటటువంటివి బయటికి తెలియనీయకుండా, తన అభిప్రాయాన్ని బయటికి తెలియనీయకుండా ఉంచగలిగిన వాడట. అందరూ సంతోషాన్ని కానీ మరొక దేనినైనా సరే ముందే అసలు కనబడిపోతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఇది ఆనందం వస్తే పట్టలేకపోవటము, దుఃఖం వస్తేనా భరించలేకపోవటము, ఇలాంటివన్నీ. కానీ వాటన్నింటినీ కూడా సంవృతత్వం అంటే గూఢముగా ఉంచేవాడు, తెలియనీయకుండా ఉంచేవాడు అన్నమాట రాముడు. అదే సముద్రైవ గాంభీర్య అంటూ అంతకుముందు చెప్పినట్లుగా గాంభీర్యములో సముద్రునిలాగా, సముద్రుడు లోపల ఏమున్నాయో బయటికి ఏమీ తెలియనీయడు కదా. ఎన్ని నదులు వెళ్ళిపోయినా సరే కలిసిన అదేమీ మనకు తెలియదు, ఉబ్బిపోవటం ఉండదు. అలాగే ఎన్ని వర్షానికి బయటికి నీరు వెళ్ళిపోయినా ఆయనలో తరిగిపోయేది కనపడదు, ఒకే రకంగా ఉంటాడు. అలా ఈయన కూడా అలా సంవృతత్వము కలిగినటువంటి వాడు, సంవృత ఆకారుడు. ఆకారము అలా కప్పివేయబడిన రీతిలో ఉంటుంది. రాముని యొక్క అభిప్రాయాలు బయటికి తెలియవు అంటున్నాడు. గుప్త మంత్ర ఫలపర్యంతం అన్యైరవిదిత మంత్ర ఇచ్చద్దహ, చేయాలి అనుకునేటటువంటి పనులు అవి ఏవైనా సరే ఫలము కలిగే వరకు కూడా దాన్ని తెలియనిచ్చేవాడు కాదు, ఫలితం రావాలి. మరి ఇది రాజు లక్షణం. మరి ఇప్పటి వాళ్ళు చూడండి, ఏదో మొదలుపెట్టామంటుండగానే టీవీలో ఓహో పెద్ద వాయింపులు మొదలవుతాయి. ఇవి అందరికీ తెలిసిపోతుంటాయి, మరి శత్రువులకి తెలుసు, అలాగే ఇంకా వాళ్ళు ఎవరంటారు, ఇంకా ఎవరైనా సరే అందరికీ ముందు అసలు బహిర్గతం చేసేస్తారు. ఇంత ప్లాను, ఇంత జాతనం, ఈ రకంగా ఉంటుంది. ఇదంతా ఒక ప్రచారం. కానీ ఫలపర్యంతము, ఫలితము వచ్చే వరకు కూడా ఆగేవాడు రాముడు, తెలియనిచ్చేవాడు కాదు. అది లక్షణము. ఈ ముందే వాటికి ఏ వాగ్దానాలు చేసేయటము, అక్కడ నుంచి మీరు అప్పుడు అన్నారన్నమాట ఇది చేయలేదు, ప్రతిపక్షాలు తయారు, దీనికి టీవీలు ప్రచారాలు తయారు. ఇది ఈ కాలం. ఇంకా సహాయవాన్ అంటే ప్రశస్త మంత్రియుక్త, మంచి మంత్రులు, సచివులు. ఈ సచివాలయం అనే పేరు కూడా పెట్టారు కదా, సచివులు అంటే సలహాదారులు. వీళ్ళు ప్రశస్తమైనటువంటి వారట, మంచి ఆలోచనలను వాళ్ళు చేసేవాళ్ళు, రామునికి చెప్పేవాళ్ళు. పనులన్నీ కూడా అట్లా వారి ద్వారా జరుగుతూ ఉండేవి. నిశ్చింతగా ఉండేటటువంటి వాడు రాముడు, తెలుసుకుంటూ ఉండేవాడు. అదిగో అటువంటి సచివ సంపత్తి కావాలి, అప్పుడే లోకానికి మేలు జరుగుతుంది. అమోఘ క్రోధహర్ష, ఆ కోపం కానీ సంతోషం కానీ. ఫలపర్యవసాయి కోప సంతోష, ఫలము కోపమైనా సరే వాడు చేసినటువంటి పని మీద వచ్చే కోపము ఆరంభించగానే వచ్చేది కాదు, ఆ ఫలము వచ్చినప్పుడు ఫలితం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాని ద్వారా కోపం రావలిస్తే కోపం వచ్చేది, సంతోషం అయితే సంతోషము వచ్చేది. కానీ మనకు అలా కాదు, ఏదైనా ఒక చిన్న మాట అంటుండగానే కోపం వస్తే బుస్సున వచ్చేస్తుంటుంది కోపం, అలాగే సంతోషము పట్టరానంత వచ్చేస్తుంటుంది. ఒట్టి మాటలే మనవి పనులతో కనపడవు ఇక్కడ. కానీ అలా కాదు, రాముడి విషయంలో ఫలపర్యవసాయి, ఫలము వచ్చిన తర్వాతే అక్కడ కోపం కానీ ప్రదర్శించేది, సంతోషం కానీ ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆయన. త్యాగ సంయమ కాలవిత్తు అంటే వస్తు త్యాగ ఉత్తు సంగ్రహణ కాలవిత్తు. వస్తువులను ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇయ్యాలో ఆ కాలం తెలిసినవాడు, అలాగే ఎప్పుడు తీసుకోవాలో అది తెలుసు పన్నుల ద్వారా. అలా ఏదైనా ప్రజలకు ఆపదలు వస్తే ఆ సమయాల్లో పన్నులు తీసుకోకూడదు, తీసుకునేవాళ్ళు కాదు. అలాగే ఈ తెలిసినవాడు రాముడు, ఇవి రెండూ తెలిసి ఉండాలి రాజుకి. ఇది గమనిస్తూ ఉన్నారు అందరూ. 12 సంవత్సరాల కాలం కదా, మరి ఒకరోజు 2 రోజులు కాదు కదా. రాముడు అందరితోనూ అన్ని విధాలైనటువంటి పనులు చేస్తూనే ఉన్నాడు. తల్లిదండ్రుల సేవ చేస్తున్నాడు, భార్యతో సరస సల్లాపములు ఆడుతూ ఉన్నాడు, ప్రజలతో ఇలాంటి మంత్రులతో చర్చిస్తూ ఉన్నాడు, ప్రజల విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు, వృద్ధులు పెద్దల సేవ చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా నడుస్తూనే ఉన్నది 12 సంవత్సరముల కాలము. అది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఏదో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలతో కొన్ని రోజులు వారాలు చెప్పుకున్నట్టు అనిపించినా, మరి 12 సంవత్సరాల కాలంలోని సంగతులు చెబుతున్నాడు వాల్మీకి మహర్షి. తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే రాముని గుణాలే మరి ఇప్పుడు మనం తెలుసుకునేది. అక్కడ ఇంకా ఎంత అసలు చెప్పగలిగాడు ఆయన? ఆయన కూడా అంతా చెప్పలేకపోయాడు, మనము చెప్పినంతా తెలుసుకోలేకపోతూ ఉన్నాం. మరి రామాయణం అర్థమైందా అని అంటే ఇలాంటిది ఇలే కాదు. ఇంకా వాల్మీకి అంతటి గంభీరమైనటువంటి రచన ఆయనది. ఒక వేదిక మీద పెద్దలు అనుకున్నారని చెబుతూ ఉంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు, కవి సమ్రాట్. ఆయన కల్పవృక్షం రాశారు, మరి జ్ఞానపీఠ అవార్డు కూడా పొందారు ఆయన. అలాగే దాశరథి గారు వేదాలు కూడా తెలుగులో రాసినటువంటి మహాపురుషుడు ఆయన. అలాగే రామాయణం వచనంలో రాశాడు ఆయన. ఈ వాల్మీకి రామాయణము చాలా చక్కగా యథాతథంగా ఉన్నది ఉన్నట్లు రాసుకుంటూ వచ్చాడు. ఈ అతిశయోక్తులు ఇట్లాంటివంటి ఏమీ లేవు ఆయన రామాయణంలో, అది చాలామందికి నచ్చల. అదిగో అటువంటిది ఇద్దరు కూడా వేదిక మీద ఈయనే అడిగారని అంటారు, విశ్వనాథ వారు అడిగారట, ఏమయ్యా వాల్మీకి ఏమైనా అర్థమయ్యాడా అని. ఏమీ కాలేదండి, ఎన్నిసార్లు చదివినా ఎంత రాసినా ఏం చేసినా నాకు అలాగే ఉంది అన్నారట ఆయన. మీరు చూడండి, వాళ్ళిద్దరూ సామాన్యుల, ఎంతటి మహామహులు, కవి సమ్రాట్లు, వేదములను తెలుగులోకి ఉపనిషత్తులు అన్నీ చక్కగా ఉన్నది ఉన్నట్టుగా తెచ్చాడు ఆయన, చాలా చక్కగా తీసుకొచ్చాడు. అటువంటి వారికే అవగాహన కాలేదు వాల్మీకి అని అంటే మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా ఏమవుతుందండి, ఏం దొరుకుతాడు వాల్మీకి మనకి? మనం ఎంత అంటే మన మాటలు కాదు, గోవిందరాజీయ వ్యాఖ్యానంతో మనం చూసుకుంటూ ఉన్నాం. వారికి కూడా తెలిసినంత వారు చెబుతూ ఉన్నారు. అది యామునాచార్యులు వారు ఇంకా ఇతరులు అందరూ కూడా అందించినటువంటివి ఇవి. ఆయన చక్కగా చెబుతున్నాడు. ఇంకా చెప్తున్నారు, దృఢభక్తి స్థిర ప్రజ్ఞో నా సద్గ్రాహీన దుర్వచాహ నిస్తంద్రిరప్రమత్తశ్చ స్వదోష పరదోషవితూ. ఆయన దృఢభక్తి, దృఢమైన భక్తి కలవాడు, స్థిరమైన ప్రజ్ఞ కలవాడు, అసత్తును గ్రహించేవాడు కాదు, దుర్వచ చెడు మాటలు పలికేవాడు కాదు. నిస్తంద్రి అంటే ఆలస్యముగా, నిస్తంద్రిహి ఆలస్యంగా పనులు చేసేవాడు కాదు, అప్రమత్తశ్చ చాలా జాగ్రత్తగా ఉండేవాడు, స్వదోష పరదోషవిత్తు తన దోషమును తెలుసుకునేవాడు, ఇతరుల దోషాలని కూడా తెలుసుకుని సరిచేసేవాడు. తన దోషాలు ఉంటే సరిచేసుకునేవాడు, ఇతరుల దోషాలని సరిచేసేవాడు. ఇది శ్లోకానికి అర్థము, సామాన్యార్థము. ఇక దీనిని వ్యాఖ్యాన రూపంలో చూసుకుందాం. దృఢభక్తి దేవ గురువాదిషు నిశ్చల భక్తి. దేవుని యందు గురువుల యందు కూడా నిశ్చలమైన భక్తి కలవాడు రాముడు. ఎట్టి పరిస్థితులలోనూ అభిప్రాయాలు మారేయి కాదు. ఏమిటనంటే ఒక్కొక్కసారి మనకు ఎవరైనా కష్టం కలిగిస్తే ఏంటి వాళ్ళు మరి నాకేం మేలు చేశారని, అలాగే దైవాన్ని కూడా నిందిస్తూనే ఉంటారు. కష్టం కలిగినప్పుడు నిందించటము, ఏదైనా సుఖము లాభము కలిగిందంటే నా ప్రజ్ఞ అనుకోవటము మన స్థితి. ఆయన అలా కాదు, నిశ్చలముగా ఎల్లప్పుడూ కూడా చెదరనటువంటిది ఆ భక్తి ఉండేది ఆయనకి, దేవుని యందు గురువుల యందు కూడా, అలాగే పెద్దల యందు. స్థిరప్రజ్ఞ, స్థిరమైనటువంటి ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే మనం చెప్పుకున్నాం కదా, మూడు కాలముల యందు కూడా జరిగే విషయాలను తెలుసుకోగలిగినటువంటి తెలివి. భక్తిజన్య అప్రకంప్య తత్వజ్ఞాన, ఇది ఎలా తెలుస్తూ ఉంటుందంటే భక్తి ద్వారా తెలుస్తూ ఉంటుందట. ఈ స్థిరమైన ప్రజ్ఞ ఎలాగంటే భక్తి, భక్తి అంటే దాని మీద ఇష్టం ఉండాలి. అప్పుడు అప్రకంప్యము అంటే కదపటానికి వీల్లేనటువంటి తత్వజ్ఞానము కలుగుతుంది అన్నాడు. ఈ భక్తి ద్వారానే శాస్త్రజ్ఞానము బాగా దృఢంగా తెలుస్తూ ఉంటుంది. దీనికి మనకి మహాభారతంలో ఒక సంఘటన చెప్పుకుంటే తెలుస్తుంది. సంజయుడు రాయబారానికి వెళ్ళి వచ్చాడు, పాండవుల వద్దకు ధృతరాష్ట్రుడు పంపించాడు. ఏమిటి రాయబారము అంటే, నా కొడుకులు నా మాట వినరు, నీ తమ్ముళ్ళు నీ మాట వింటారు, యుద్ధం మంచిది కాదు, రక్తపు కూడు ఎవరికి మంచిది కాదు, కనుక యుద్ధం లేకుండా చూడు ధర్మనందన అని పంపించాడు. అంటే నేను ఇచ్చేది ఏం లేదు, మీరు మళ్ళీ పోయి అడుక్కోండి అని. ఇది ఈ రాయబారం యొక్క ఫలితము. అయితే సంజయుడు మహా మేధావి కనుక మరి చాలా చక్కగా నెగ్గుకొచ్చాడు. సామాన్యమా వారి వద్ద పాండవుల వద్ద మాటలు చెప్పి రావటం అంటే, సరే అలా చెప్పి వచ్చిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, సంజయ అసలు ఇంతకీ వాళ్ళకి ఏమిటయ్యా ధర్మరాజు బలము, ఏముంది మన దగ్గర చూడు, భీష్ముడు ఉన్నాడు, అంటే క్షత్రియులను అందరినీ కూడా ఓడించాడు, క్షత్రియులను 21 సార్లు తిరిగి చంపినటువంటి పరశురాముడినే ఓడించిన వాడు భీష్ముడు, భీష్ముడితో సమానులు ఎవరున్నారయ్యా అక్కడ అంటాడు. అలాగే ద్రోణుడు, అసలు గురువు ద్రోణుడే కదా, అస్త్రవిద్య నేర్పింది గురువుగారి కంటే ఎక్కువ, ఆ అర్జునుడికి మాత్రం తెలుసా ఎక్కువ ఏమైనా, మరి ద్రోణుడితో సమానం అసలు ఎవరు వాళ్ళ ప్రక్కన, అశ్వత్థామ సామాన్యుడా, ఆయన పరమశివుని మెప్పించినటువంటి పరమశివుని అవతారము అశ్వత్థామ, ఇక కర్ణుడు చెప్పే పని లేదు, దివ్యాస్త్రం ఉన్నది కర్ణుని వద్ద, ఆ అస్త్రము ఏది ఒకటి ఆ దేవేంద్రుడు ఇచ్చినటువంటి అస్త్రం ఏదో, ఒక్కడ ప్రాణం తీసుకుంటే అర్జునుడు ప్రాణం తీసేసాడంటే అయిపోతారు వాళ్ళు. సామాన్యుడు ఆ కర్ణుడు కృపాచార్యుడు ఇంకెంతమంది ఉన్నారు మన వైపు, అసలు ఏ బలం చూసుకునేయా ధర్మరాజు యుద్ధానికి ఎలా వస్తాడు అన్నాడట. అంటే సంజయుడు చెప్పాడు, మహారాజా వాళ్ళకి ఈ బలాలు కాదు, మరి అదేమిటి యుద్ధానికి ఇయే కావాలి కదా, కృష్ణాశ్రయ కృష్ణ బలాహ కృష్ణనాథాశ్చ పాండవాహ, వాళ్ళు కృష్ణుణ్ణే ఆశ్రయించారు, కృష్ణుడే వారి బలము, కృష్ణుడే వారికి ప్రభువు, అయితే కృష్ణుడు యుద్ధం చేయడు కదయ్యా, యుద్ధం ఎందుకు, ఆయన ఉంటే చాలండి, ఎతో ధర్మస్తతో జయ ఎతో కృష్ణస్తతో ధర్మ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది, ఎతో ధర్మస్తతో కృష్ణ ఎతో కృష్ణస్తతో జయ, ఇంకేమిటయ్యా కృష్ణుడు చాలు, ఆయన పరమాత్మ ఆయన సంకల్పం చాలయ్యా అంటే ధృతరాష్ట్రుడు అంటాడు. ఇది మనం గమనించాల్సిన అంశం భారత కథ. సరే అవును సంజయ, మన ఇద్దరమి ఒకే చోట చదువుకున్నాము, గురుకులము, నాకు చెప్పిన గురువులు నీకు చెప్పిన గురువులు ఒకరే వయసులో, నువ్వు చిన్నవాడివైనా మరి నాకెందుకు తెలియలేదు, చదువుకున్నది ఒకచోటే కదా, నీకెలా తెలిసింది అన్నాడు ఆయన ఈ విషయం, కృష్ణ తత్వము నీకెలా తెలిసింది. మరి చూడండి అందరూ కూడా అంటుంటారు కదా, మేము అక్కడే చదివాము లేదా మేము ఆ పుస్తకాలే చదివాము, మరి ఉన్నాయి అవే పుస్తకాలు, ఎవరు చదివినా ఆ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వ్యాఖ్యానాలు లేక రామాయణ భారత భాగవతాలు అన్నీ అవే, కానీ అందరికీ అర్థమవుతాయా, ఒకే రకంగా కావటం లేదు. ఎందుకు అని అంటే కారణము ఇప్పుడు సంజయుడు చెబుతున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది ఏమిటనంటే ఆ సంజయుడు చెప్పాడు, మాయాం నసేవే రాజేంద్ర నా వృధా ధర్మమాచరే, నేను వ్యర్థమైనటువంటి మాటలను నేను మాట్లాడను, ధృతరాష్ట్ర మహారాజా, నేను వ్యర్థమైన మాటలు మాట్లాడనయ్యా, వ్యర్థమైన పనులు చేయను, కపటమైన మాటలు. వ్యర్థం కాదు, మాయాము నసేవే, నా దగ్గర కపటం లేదు, ఉన్నది ఉన్నట్లు చెబుతుంటా. అలాగే వృధా వ్యర్థమైన పనులు అసలు నేను చెయ్యను. జనార్దనాత్తు భక్త్యా శాస్త్రదృష్ట్యా, ఆ జనార్దన యందు నాకు భక్తి ఉన్నది. శుద్ధ భావం గతో భక్త్యా శాస్త్రాత్తు వేద్మి జనార్దనం అన్నాడు ఆయన. శుద్ధభావము అంటే నేను ఈ చేసిన పనుల వలన నా మనస్సు శుద్ధి అయ్యింది, మాయ లేదు నా దగ్గర, కపటం లేదు నా దగ్గర, నా మనస్సు శుద్ధి పొందింది. ఆ శుద్ధి పొందినటువంటి దానిలో భక్తి కలిగింది, శ్రీకృష్ణుని మీద భక్తి కలిగింది, దాని ద్వారా నాకు శాస్త్రాలు తెలిసినాయి అన్నాడు ఆయన. అప్పుడు నాకు జ్ఞానం వచ్చింది, జ్ఞానము అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశములు ఏమిటంటే, ముందు మనస్సును శుద్ధి చేసుకోవాలి, కపటం ఉండకూడదు, అలాగే ఇతరులను మోసం చేసేటటువంటి ఆలోచనలు పనికిరావు, వ్యర్థమైన పనులు చేయకూడదు, ధర్మయుక్తమైన పనులు చేస్తే మనస్సు శుద్ధి అయితే అప్పుడు పరమాత్మ మీద భక్తి కలుగుతుంది, భక్తి ద్వారా శాస్త్రం తెలుస్తుంది అన్నాడు. అదిగో అది చెప్తున్నారు ఇక్కడ, భక్తిజన్య అప్రకంప్యతత్వ జ్ఞాన, భక్తి ద్వారా కలిగినటువంటి, అంటే ఇక్కడ ఈయనకి ఎవరి మీద అవసరం లేదు, తన మీద తనకు కలిగినా చాలు, రామునికి ఎవరికైనా చాలు, ఆత్మ స్థితిని తెలుసుకుంటే అది ఇష్టము, అలా ఇష్టము ఉన్నట్లయితే కలుగుతుంది అన్నారు. అతయేవ నా అసద్గ్రాహి, అసత్తు వ్యర్థమైనటువంటి దానిని గ్రహించరు, తీసుకోరు వాళ్ళు. అసజ్జన సంగ్రహణ రహితోవా, అసజ్జనులు చెడు మాట్లాడేవాళ్ళు, చెడు చేసేవాళ్ళతో స్నేహాలు చేయరు. నా దుర్వచాహ నా పరుషభాషి, పరుషములైన మాటలు మాట్లాడడు రాముడు. నిస్తంద్రిహి ఆలస్య రహిత, చేద్దాం చూద్దాం అన్నాడు, అసలు ఆలస్యం అనేది లేదు, ఎప్పుడు చేయవలసిన పనులు అప్పుడు చేస్తూ, చేయవలసిన పనులను గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాముడు. సర్వదా శాస్త్ర పరిశీలన పర ఇత్యర్థ, ఎల్లప్పుడూ కూడా శాస్త్ర పరిశీలన చేస్తూ ఉంటాడు అని మనం తెలుసుకోవచ్చు. ఇక అతయేవ అప్రమత్త, అప్రమత్తుడు అంటే ప్రమత్తత, మర్చిపోవటాలు కానీ ఇటువంటి ఏమి ఉండేవి కాదు. శాస్త్రార్థేషు అనవధాన రహిత, అనవధానం లేదు, చాలా అవధానం అంటే జాగ్రత్త ఉండేది. స్వదోష పరదోష విత్తు, తన దోషం తెలుసు, ఇతరుల దోషాలు తెలుసు. లోకే కశ్చిత్ పశ్యతి పరదోషము ఆత్మదోషము నపశ్యతి, లోకంలో అందరూ కూడా ఇతరుల తప్పులు ఎన్నుతూ ఉంటారు. అదిగో వాడిది అది తప్పు, వాడిది అది తప్పు, వీడిట్ట చేశాడు, వీడిట్ట చేశాడు, కానీ ఆత్మదోషము నపశ్యతి, తాను ఎప్పుడు కూడా నేను తప్పు చేశాను అని అనుకోడు. ఎవడికి వాడు ఇదే ఇదే స్థితి అయ్యా. అయంతు నతథ, రాముడు అలా కాదు. పరదోషవత్తు స్వదోషం చ పశ్యతి ఏవ వక్ష్యతి భరతం ప్రతి, తన దోషాన్ని కూడా తాను తెలుసుకుంటాడు. శిరసా యాచితస్తస్య వచనం నకృతం మయా, ఆ భరతుడి దగ్గర కూడా చెబుతాడు, నువ్వు ఎంత చేసినా సరే నేను దాన్ని వదులుకోనేలేనయ్యా అన్నాడు. తండ్రికి ఇచ్చిన మాటను నేను వదులుకోలేను అని చెప్పి అని చెబుతాడు రాముడు. అలా చేస్తే తనది తప్పు అవుతుంది. రాజ్యం అనే కోరిక భరతుడు ఇస్తాను అనేది తీసుకుంటే తనది తప్పు అవుతుంది కదా. తను చేసి తెలుసుకోలేదు, చేస్తే దోషమని తెలుసుకున్నాడు, తన దోషం కూడా ఇలా దోషం అవుతుంది కనుక నేను రాజ్యాన్ని తీసుకోను అని చెబుతాడు. చూడండి మరి, రాజ్యం మొత్తము కూడా విడిచిపెట్టేశాడు, ఇస్తానన్న విడిచిపెట్టేశాడు. అసలు ఇక్కడే హక్కు ఉందని లక్ష్మణ స్వామి చెప్పినా వినలేదు, అక్కడికి వెళ్ళి భరతుడు ఇస్తాడన్నా కూడా వినలేదు, తనకు దోషం అవుతుందది అంటున్నాడు. అలా తన సంగతి కూడా తెలిసినటువంటి వాడు రాముడు, తన దగ్గర దోషము ఉండి కాదు, ఆ పని చేసి ఉంటే దోషం వస్తుంది. అది మనం గమనించాల్సింది. తన దోషం అని అంటే చేసిన దోషం కాదు, అది చేస్తే దోషం అవుతుందని తెలుసుకున్నటువంటి వాడు రాముడు. ఇంత గొప్ప విషయాలు రాముని యందు ఉన్నవి, మనము కూడా ఆచరణలోకి తెచ్చుకోవాలి, కేవలము విని ఊరుకోవటం కాదు. అలా భక్తి తెచ్చుకోవాలి, శాస్త్రం పరిశీలన చేస్తూ ఉండాలి, పెద్దల మాటలు వింటూ ఉండాలి, దైవం యందు విశ్వాసం ఉండాలి, ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేస్తూ ఉండాలి, చేయబోయే పనులు ఆలోచిస్తూ ఉండాలి, దీని ద్వారా కలిగే మంచి చెడులు కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మానవుని యొక్క ప్రతిరోజు నిత్యము వాడు చేసే పనులలో కనిపించాయే కదా. ఇలాంటి వాటిని మనము తెలుసుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నము చేస్తే మంచిది అని మనవి చేస్తూ, జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.